హరిహరోత్తమ వాయుదివోత్తమ హరిహరోత్తమ వాయుదివోత్తమ గురు రాఘవేంద్రదారి గురు రాఘవేంద్రదారి నిరుతని గురుపద భజనయ వాడే దురితగళెల్లవో ఓడిపోవు నిరుతని గురుపద భజనయ వాడే దురితగళెల్లవో ఓడిపోవు దురితగళెల్లవో ఓడిపోవు హరితరోత్తమ వాయుదివోత్తమ గురు రాఘవేంద్రదారి మనవే హరితరోత్తమ జలజమణిక మండల దండదిలోపువా జలజమణిక మండల దండదిలోపువా కమలేశ ప్రియ రాఘవేంద్రరు జలజమణిక మండల దండదిలోపువా కమలేశ ప్రియ రాఘవేంద్రరు కలియుగదలి కామధేను సురతరు వంటే కలియుగదలి కామధేను సురతరు వంటే ఎల్లరిష్టవనివ గురువెందరివరయ్య ఎల్లరిష్టవనివ గురువెందరివరయ్య హరితరోత్తమ వాయుదివోత్తమ గురు రాఘవేంద్రదారి మనవే